వేషము మార్చెను భాషను మార్చెను మోసము నేర్చెను అసలు తానే మారెను మనిషి మారలేదు ఆశని మమత తీరలేదు మనిషి మారలేదు ఆశని మమత తీరలేదు మృగముల కోరలు తీసెను ఘోరారణ్యముల క్రమించెను క్రూర మృగముల కోరలు తీసెను ఘోరారణ్యముల క్రమించెను హిమాలయముపై జెండా పాతెను హిమాలయముపై జెండా పాతెను ఆకాశంలో షికారు చేసెను అయినా మనిషి మారలేదు అతని కాంక్ష తీరలేదు ని హృదయములో కడలిని మిల్చిన ఆశలు దాచెను పిడికిలి మిల్చని హృదయములో కడలిని మిల్చిన ఆశలు దాచెను వేదికలెక్కెను వాదము చేసెను వేదికలెక్కెను చేసెను త్యాగమే మేలని బోధలు చేసెను అయినా మనిషి మారలేదు అతని బాధ తీరలేదు వేషము మార్చెను భాషను మార్చెను మోసము నేర్చెను తలలే మార్చెను అయినా మనిషి మారలేదు ఆతని మమత తీరలేదు.